Book 2 5 5 البلدان واللغات దేశాలు మరియు భాషలు John من لندن John لندن నుంచి వచ్చాడు تقع لندن في بريطانيا العظمى లండన్ గ్రేట్ బ్రిటన్ లో ఉంది. హువ యతకల్లం అల్ ఇంగ్లీజియా. అతను ఇంగ్లీష్ మాట్లాడతాడు. మరియా మిన్ మద్రిద్. మరియా మాడ్రిడ్ నుండి వచ్చింది. తక మద్రిద్ ఫీ ఎస్పానియా. మాడ్రిడ్ స్పెయిన్ లో ఉంది. హియ తతకల్లం అల్ ఎస్పానియా. ఆమె స్పానిష్ మాట్లాడుతుంది. పీటర్ వ మార్తా మిన్ బెర్లిన్. పీటర్ మరియు మార్తా బెర్లిన్ నుండి వచ్చారు. తక బెర్లిన్ ఫీ అల్మానియా. బెర్లిన్ జర్మనీలో ఉంది. హల్ అంతుమ్ తతకల్లమాన్ అల్ అల్మానియా. మీరిద్దరూ జర్మన్ మాట్లాడగలరా? లండన్ ఆసిమ. లండన్ పట్టణం ఒక దేశ రాజధాని. మద్రిద్ వ బెర్లిన్ ఆసిమతాన్ ఐదన్. మాడ్రిడ్ మరియు బెర్లిన్ పట్టణాలు కూడా దేశ రాజధానులే. అల్ ఆవాసిమ్ కబీరా వ సాఖిబ. దేశ రాజధానులైన పట్టణాలు పెద్దవిగా మరియు సందడిగా ఉంటాయి. تقع فرنسا في اوروبا. فرانس يوروب لو ఉంది. تقع مصر في افريقيا. ايجيبت افريكا لو ఉంది. تقع اليابان في اسيا. جابان اسيا لو ఉంది. تقع كندا في امريكا الشماليه. كندا ఉత్తర అమెరికాలో ఉంది. తక పనమా ఫి అమెరికా అల్ వస్తా. పనమా మధ్య అమెరికాలో ఉంది. తక అల్ బ్రెజిల్ ఫి అమెరికా అల్ జనూబియా. బ్రెజిల్ దక్షిణ అమెరికాలో ఉంది. అర్రజాఉ అల్-ధిహాబ్ ఇలా www.book2.de لمطالعة الكتب مع الدروس الصوتية